208 హ్రీంకారాంభోధ చంచల సం ధా హ్రీంకారాంభోధ చంచల అంబాంసి అమృతాని దదాతిత్యంభోధాః ప్రీకారో వి కామసరత్వేన తెరుప వియతే తేషు చంచల విద్యిల్లతా విద్యమానా తదభిన్న ప్రకాశమానా సతి వక్షోదక ద్వారా సస్యాద్యుత్పాదకత్వం యథాస్యసక్తి తథా హ్రీంకారవాచ్యతయా తత్స్వరూప విచారణాయాం శుద్ధలక్ష్యార్థస్వరూప సత్యపి తద్భిన్నా ఉపి 309 శంకర గ్రంథరత్నావళి అనిర్వచనీయ స్వవాచక మంత్ర ప్రకాశిత దేవతా స్వన స్వాభీష్టతాత్వేన పురుషార్థ ప్రాప్తి హేతుభూతేత్యభిసంధి ఓం హ్రీంకార బోధచంచలాయే నమః. ఆం వి అంభములను అనగా అమూతములను జలమును ప్రసాదించుచున్నవిగాన అంభోధములు హ్రీంకారము గూడా కామములను వర్షించినదిగావున మేఘములతో ఉపమితమైనది. ఆ మేఘములందుండు విద్యుల్లత మేఘముల కంటే అభేదముగా ప్రకాశమానయ్యవుచు వరోధకము పోషకత్వము ద్వారా సస్యాదుల యుత్పాదకత్వ పోలను అభివ్యక్తీకరించుచుడును. అదేవిధముగా హ్రీంకార వాచ్యార్థయతదభిన్నమై గూడ తత్స్వరూప విచారణము చేయు సమయమున శుద్ధ లక్ష్యార్థమైన పరబ్రహ్మస్వరూపిణియుండియు అనిర్వచనీయమై స్వవాచక మంత్రి హ్రీం ప్రకాశిత దేవతగా ఉత్తమ సాధకునకు అభీష్టమైన పురుషార్థము యొక్క ప్రాప్తికి హేతుభూతురాలగుచున్నదని తాత్పర్యార్థము. కావున మహామహేశ్వరి హ్రీంకార బోధచంచలాయని స్తవనియే విరాజిల్లుచున్నది. ఈ నామము చేత శివశకి మిథునము అపలక్షితమగుచున్నదని తెలియవలేను. చంచల ఎను పదము నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖివ భాస్వర ఎను శృతివచనము నకు జ్ఞాపకముగా ఉన్నది. 310 లలితా త్రిశతీ భాష్యం 311 శ్లో హ్రీంకారకందాంకురీ కా హ్రీంకారికపరాయణ హ్రీంకారదీర్ఘ కా హంసీ హ్రీంకారోద్యానకేకిని